అప్పుడు భగవంతుడు ఇట్లనెను, దేవతలారా, వింధ్య పర్వతము పెరుగుదలను నేనాపజాలను. ఈ విషయమునంతను శ్రీ మహావిష్ణువునకు తెలుపుదము. మనకందరకు ఆత్మప్రభువు పూజ్యుడు కారణరూపుడు అతడే. గోవిందుడు భగవానుడు, విష్ణువు సర్వకారణ కారణుడు. అతని వద్దకు వెళ్ళి అంతయు తెలియజేయుదము. అతడు ఈ ఆటంకము తొలగింపగలడు అను శివుని మాటలు విని బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు రుద్రుని ముందుంచుకొని వైకుంఠమునకు వెళ్ళిరి. అచట దేవదేవేశుడు, జగత్పతి, రమాపతి, కమలపత్రాక్షుడు ప్రభాయుతుడునగు విష్ణువును దర్శించిరి. దేవతలు భక్తి పారవశ్యముతో గద్గద స్వరమున విష్ణుమూర్తినిట్లు స్తోత్రము చేసిరి. దేవతలు చేసిన విష్ణు స్తుతి. ఓ మహాపురుష, మహాపురుష పూర్వజ రమాకాంత, నీకు జయము. కామజనక కామఫలదాయక విష్ణు నీకు జయమగుగాక. మహావరాహ గోవింద, మహాయజ్ఞ స్వరూప మహావిష్ణు, జగదుత్పత్తి కారణ మత్స్యావతార వేదోద్ధారక ఈస, నీకు జయమగుగాక. మత్స్యరూప సత్యవ్రత పరాయణ దానవాంతక శూరకార్య నిర్వాహక దయాసాగర నీకు నమస్కారము. అమృతము సంపాదించిన దేవా ఈశానా, కూర్మరూప నీకు నమస్కారములు. దానవనాశక ఆదివరాహరూప నీకు నమస్కారములు. భూమినుద్ధరించుటకు వరాహరూపము తాల్చిన దేవా, మహాదైత్యుని చంపిన నరసింహరూప నీకు నమస్కారములు. వాడి గోళ్లతో రాక్షసుని చీల్చిన నరసింహ నీకు నమస్కారములు. వామన రూపమున త్రిలోక సంపదలకు గర్వించిన బలినణచి వైచితివి, బలి గర్వమణచిన వామనకు నమస్కారములు. కార్తవీర్యార్జును నోడించినవాడు, దుష్ట క్షత్రియులను దునుమాడినవాడు, రేణుకకు జన్మించిన వాడైన పరశురామ రూపము దాల్చిన దేవా నమస్కారములు. దుషరాక్షసుడైన రావణాసురుని శిరముదును మాడినవాడును, అనంత విక్రముడు, ధర్మ విగ్రహుడు, మోహన రూపుడునైవ దశరథరాముడవు నీవు, నీకు నమస్కారములు. కంసుడు, దుర్యోధనుడు మొదలగు రాక్షసరాజులను భూమి భరింపలేకుండెను. అప్పుడు ధర్మస్థాపనకు పాపులను చంపి భూభారమును తగ్గించితిని. అట్టి కృష్ణ పరమాత్మవు విభువునగు నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. యజ్ఞములు వలదని, పశుహింస తగదని ప్రబోధము చేసినవాడవు. బుద్ధరూపము దాల్చిన దేవుడవు నీకు నమస్కారములు. దేవతలు పీతవస్త్రధారి దేవదేశుడగు విష్ణువును స్తుతించిరి. వారి స్తోత్రమునాలకించి పురుషోత్తముడు నవ్వుచూ దేవతలతో ఇట్లనెను, దేవతలారా, మీ స్తోత్రమునకు సంతసించితిని. మీరు చేసిన ఈ స్తోత్రము సమస్త సుఖములనిచ్చును. వేయేల ఈ స్తోత్రము సకలార్ధ సాధకము. దీనిని చదివిన వారికి భుక్తిముక్తులు కరతలామలకములు. దేవతలారా, మీ దుఃఖమును తెలుపుడు, దానిని తప్పక తొలగింతును. ఈ విషయమున రవ్వంతయు సందేహము లేదు అను భగవంతుని మాటలను దేవతలు విని తమ విషయమును ఇట్లు తెలుపు మొదలు పెట్టిరి. దేవదేవా, సృష్టి సిద్ధ్యంత కారణ విష్ణు వింధ్య పర్వతము సూర్యుని మార్గమునకు అడ్డముగా నిలిచి కదలుటలేదు. సూర్యుని సంచార మోగిపోవుటచే మాకు హవిర్భాగములు అందుటలేదు. ఇప్పుడేమి చేతుము, ఎక్కడకు పోదుము అని అడిగిరి. అగస్త్యుడు వింధ్య పర్వతమును అణచుట విష్ణుమూర్తి దేవతలతో ఇట్లు చెప్పదొడగెను, సమస్త జగత్తులను సృష్టించుదేవి అందరకు పూజనీయురాలు. ఆమెను పూజించువాడు గొప్ప శక్తిమంతుడు. అట్టి శక్తి గలవాడు అగస్త్య మహాముని. అతడు కాశీనగరమందు నివసించుచుండెను. వింధ్య పర్వతము అణచగలిగిన వాడు ఒక్కడే. అతడు తేజస్శాలి, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ఆ మునివర్యుని సంతోషింపజేయుడు. అతని వలన నీ కార్యము తప్పక ఫలించునని చెప్పగా దేవతలు హరికి సవినయముగా నమస్కరించి కాశీనగరమునకు వెళ్లి అచట దాన ధర్మాదులనరించి ముని యొక్క ఆశ్రమము చేరిరి. ఆ ఆశ్రమము ప్రశాంతముగా నుండెను. అనేక జంతువులు కూడా పరస్పర వైరమును మాని స్వేచ్ఛగా సంచరించుచుండెను. మునివర్యుడు ప్రశాంతితో ప్రసన్నుడై ప్రకాశించుచుండెను. దేవతలు మునిని దర్శించి నమస్కరించిరి. బ్రాహ్మణోత్తముడగువానితో, మునివర్య, కుంభ సంభవ, లోప, ముద్రాపతి, నీకు నమస్కారములు. నీటిని నిర్మలము చేయునుదయము గల మహర్షి, నీకు నమస్కారములు. పూజ్య, భార్యా సమేత, నీకు నమస్కారములు. ప్రసన్నుడవగుము, నీకు మేము శరణాగతులము. దుస్తరమైన వింధ్య పర్వత ప్రవర్ధనముచే మేము సంకటముల పాలైతిమి అని పలుకగా అగస్త్య మహాముని నవ్వుచు, దేవతలారా, మీరు మహాత్ములు, మీరే పనినైన సాధించగలరు. అయినను నా వలన కాగల పనియున్నచో తెలుపుడు. నా శక్తి కొలది నీకు సహాయము చేయగలను అని అగస్త్యుడు పలికెను. మహర్షి, వింధ్య పర్వతము సూర్యుని గమనము నడ్డగించినది. అందుచే ముల్లోకములు హాహాకారములు చేయుచున్నవి. మునీస, నీ పుణ్య తపస్సు ప్రభావమున ఆ పర్వతము తప్పక లొంగిపోగలదు. ఇది మాకు మీరు చెయ్యవలసిన మహోపకారము అని దేవతలు ప్రార్థింపగా అగస్త్య మహర్షి మీ కార్యము తప్పక నెరవేర్చగలనని మాట ఇచ్చెను. దేవతలెల్లరూ మహా ఆనంద భరితులైరి. శ్రీదేవి చరిత్రము. తరువాత తన భార్యతో కాశీని విడిచి వెళ్లవలసిన అవసరమేర్పడినదని చెప్పి శ్రీ విశ్వనాథ దండపాణి కాలభైరవాది దేవతలకు నమస్కరించి సాక్షి గణపతి సన్నిధికి వెళ్లి ప్రార్థించి దక్షిణ దిక్కుగా బయలుదేరెను. కాశీనగరమును వదలుచున్నందుకు బాధపడి ముని కాశీ కాశీ అని స్మరిస్తూ తన భార్యతో బయలుదేరెను. అర్ధనిమేష కాలమున సూర్యునడ్డగించియున్న వింధ్య పర్వతమును చేరెను. తన ఎదుట నిలిచిన మహర్షిని చూచి వింధ్య పర్వతము భయభక్తులతో పాదములకు నమస్కరించెను. అగస్త్య మహర్షి ప్రసన్న వదనముతో వింధ్య పర్వతమును చూచి ఇట్లనెను. వత్స, నేను మరల తిరిగి వచ్చు వరకు నీ విటులేయుండుము. నీ ఎత్తైన శిఖరములను నేనెక్కలేను అని ముని దక్షిణ దిశకు వెళ్ల ప్రయత్నించెను. వింధ్యను దాటి దక్షిణ దిశగా వెళ్లి ఆ మార్గములో శ్రీశైలమును దర్శించెను. పిమ్మట అచట నుండి మలయాచలమునకు వెళ్లి అక్కడ నివసించుటకాశ్రమము నిర్మించుకొనెను. పూర్వము స్వయంభువమును పూజించిన దేవి కూడా వింధ్య పర్వతముపై స్థిరముగా నుండుట వలన ఆమెకు వింధ్యవాసిని అను పేరు ఏర్పడినది. జగదంబానుగ్రహము చేతనే అగస్త్యుడు వింధ్య పర్వతమును అణచగలిగెను. మన్వంతర వృత్తాంతము. శ్రీదేవి మహిమ. శ్రీనారాయణుడు నారదునకు దేవీ మహాత్మ్యమును వివరించుచూ ఇట్లు పలికెను. అంగరాజకుమారుడు చాక్షుషమనువు. ఇతడు ఆరవమనువు. ఇతడు పులహుడను మహర్షి వద్దకు వెళ్లి అతనికి శరణు జొచ్చి ఇట్లు ప్రార్థించెను. బ్రహ్మర్షి, దిక్కులేని వారిని కాపాడువాడా, నాకు సంపదలు కలుగు మార్గము ఉపదేశింపుము. నేనీ భూమండలమునకు రాజగునట్లును. పుత్ర పౌత్ర సంతానము సంపూర్ణాయువు చివరకు మోక్షము లభించునట్లును అనుగ్రహింపుము అని ప్రార్థించెను.